55 శ్రవణ మనన నిధిధ్యాసలు. రామ, తత్వశ్రవణం చేయదలుచుకున్నవాడు మూర్ఖత్వాన్ని, జడత్వాన్ని దగ్గరకు రానియరాదు. వాడు శాంతి, సౌజన్యము, ఆర్జవము తప్పక సంపాదించుకోవాలి. ఆర్జవం అంటే కుటిలత్వం లేకుండా సూటిగా ఉండటం. రామ, నువ్వు మంచివాడివి నాకు తెలుసు, చెప్పింది చక్కగా గ్రహిస్తావని కూడా తెలుసు. ఐసర్వ్ 66. అందుకే నీకు చెప్పడానికి సిద్ధపడుతున్నాను. అయినా వినటంలో ఉండే కష్టాలు, వినేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు నీకు తెలియాలి. అందుకోసం చెబుతున్నా, విను. రజస్తమోభ్యాం రహితాం శుద్ధసత్వాను పాతిని మతిమాత్మని సంస్థాప్య జ్ఞానం శ్రోతుం స్థిరోభవ. ముయ్య.ప్ర.స.12(2) వినేటప్పుడు మనస్సులో రజోగుణం ఉంటే మనస్సు ఇటూ అటూ చలిస్తుంది. వినేటప్పుడు మనస్సులో తమోగుణం ఉంటే ఏదీ బురకెక్కదు, చెప్పేది ఒప్పుకోబుద్ధి కాదు. కనుక ఆ రెండు గుణాలను దూరంగా పెట్టి శుద్ధమైన సత్వగుణాన్ని మనసులోకి తెచ్చుకో. తత్వబోధను వినేవాడికి ఇలాంటి తత్వ విచారణ వల్ల సకల దుఃఖాలు పోయి శాశ్వతానంద స్థితి కలుగుతుందనే విశ్వాసం ఉండాలి. ఈ తత్వ విచారణ మీద హేళనా దృష్టి ఉండకూడదు. ఇక్కడి నుంచి ఒక 7 పేరాల వరకు వాల్మీకి మహర్షి శ్లోకాలలో కాకుండా గద్యాలలో రచన చేశాడు. ఈ గద్యాలలోనూ, తరువాతి శ్లోకాలలోనూ కూడా సంసారం వల్ల వచ్చే అనర్థాలను కవితామయంగా వర్ణించాడు. తత్వవిచారణ యొక్క ఆవశ్యకతను, ప్రయోజనాన్ని కూడా వివరించాడు. చెప్పి చెప్పి చివరికి ధియా దృష్టే తత్తే రమణ మటనం జాగతమిదం అన్నాడు. 3.ప్ర.స.12(20) అంటే, రామ, ఆత్మతత్వ శ్రవణం చేశాక దాన్ని మననం చెయ్యాలి. మననం వల్ల ఆత్మతత్వ విషయంలో ఉన్న అసంభావన తొలగిపోతుంది. ఆ తరువాత అదే తత్వ నిధిధ్యాసన చేయాలి. దానివల్ల ఆత్మతత్వం పట్ల ఉన్న విపరీత భావన పోతుంది. అసంభావన అంటే యుక్తియుక్తంగా ఒక నిర్ణయాన్ని చేశాక దాన్ని కాదనలేక, ఒప్పుకో బుద్ధి కాక గెలగలలాడడం. విన్న తత్వాన్ని మననం చేయడం వల్ల ఈ అసంభావన పోతుంది. విపరీత భావన అంటే నిర్ణయం చేసుకున్న తత్వం అనుభవానికి రాక, అనుభవంలో మాత్రం తలక్రిందులుగా భావిస్తూ ఉండటం. ఇది పోవాలంటే నిధిధ్యాసం చెయ్యాలి. నిధిధ్యాసమంటే ఇంచుమించుగా ధ్యానమే. తత్వ విషయం మీద ధ్యానం చేస్తే నిధిధ్యాసం అవుతుంది అని చెప్పవచ్చు. ఇలా మనన నిధిధ్యాసలతో కూడినటువంటి వివేక బుద్ధితో తత్వాన్ని అవగాహన చేసుకుంటే ధియా దృష్టి తత్తే ఆ తరువాత, అంటే అలాంటి జ్ఞానం కలిగిన తరువాత వాడు ఈ లోకల్లో చేసే పనులన్నీ కేవలం చిన్న పిల్లల ఆటల వంటివి. రమణ మటనం జాగతమిదం. ఆటల వల్ల పిల్లల మనస్సుకు ఏ మాలిన్యమూ పట్టదు కదా. అలాగే తత్వజ్ఞాన సంపన్నుడికి ఈ జగత్రీడ వల్ల ఏ దుహఖమూ పట్టదు. అందుకే ధియా దృష్టే తత్వే రమణ మటనం జాగతమిదం. రామ, పెద్ద పెద్ద మహాత్ములంతా ఈ సంసారంలో సంచరిస్తూ కూడా ఇలాంటి భావంతోనే క్రీడించారు, క్రీడిస్తున్నారు. వాళ్లు మంచి పొందాలని అనుకోరు, చెడుపోవాలని అనుకోరు. అంతా చేస్తారు, ఏమీ చెయ్యరు. అన్ని కర్మలు చేస్తూనే ఉంటారు. వేదోక్త కర్మలు చేస్తూనే ఉంటారు, లౌకిక కర్మలు చేస్తూనే ఉంటారు. కాని దేనికి అంటుకోరు. అంటే దాని అర్థం ఏమిటి? ఇతరుల దృష్టిలో వారు చేస్తున్నట్లు, ఏదో పొందుతున్నట్లు కనిపిస్తూ ఉంటారు. అంతేగాని వారి దృష్టిలో మాత్రం వారు ఏమీ చెయ్యను, చెయ్యటం లేదు. ఏమీ పొందను, పొందటం లేదు. వాళ్లు పరిపూర్ణమైన ఆత్మానందంలో ఉంటారు. మనస్సుకు ఇలాంటి స్థితి పట్టాలంటే ఆత్మతత్వ జ్ఞానం ఒక్కటే దానికి సాధనం. కనుక మనిషన్నవాడు బ్రతికి ఉన్నంతవరకు ఆత్మతత్వ విచారణ చెయ్యాలి. దీన్నే శ్రవణం అంటారు. దానినే మననం చెయ్యాలి. దానినే నిధిధ్యాసం. ఐసర్వ్ 67 చెయ్యాలి. రామ, ఈ ప్రక్రియలో 3 మెట్లు ఉన్నాయి. 1 శాస్త్రాలు చేసే బోధ, 2 సద్గురువు చేసే బోధ, 3 తన సొంత అనుభవం. ఈ 3 వేటికవిగా ఉన్నంతకాలం వీసుమెత్తు కూడా ఉపయోగం లేదు. ఆ 3 ఒకటైపోవాలి. అప్పుడు వీడు చేసే తత్వ విచారణ సఫలమైందని అర్థం. ఎప్పుడైతే ఈ రకంగా స్వానుభవ శాస్త్రోపదేశ గురుపదేశాల యొక్క ఏకీభావాన్ని అనుభవించగలుగుతావో అప్పుడు నువ్వు జీవన్ముక్తుడివి అవుతావు. హరిహర బ్రహ్మాదులు, బ్రహ్మర్షులు మొదలైన వాళ్లు జీవన్ముక్తులే ఉండి ఎలాగైతే ఈ లోక వ్యవహారాన్ని నడిపిస్తున్నారో అలాగే నువ్వు కూడా జీవన్ముక్తుడవై ఈ లోక వ్యవహారం నడిపించగలుగుతావు.